అయం సయస్మన్నవోరేతాభిష్ట జ్యేష్ఠేజో భానభర్షూనా పర్యేది పరీవీతో విభావా భానభర్విభావా విభాజ్ఞేభర్వృతావాజస్ర ఆయో వివాజ సఖ్యా సఖిభ్యోపరికృతో అద్యోన సప్తీ ఈశేనో విశ్వస్యాదేవదీ తేదీశే విశ్వాయోర్షోష్ట ఆయస్మిన్ మనాహరీం శగ్నావరిష్టరథస్కబ్నాది సూషైః సూషేభిర్వృతోజూషాణో అర్కైర్దేవాంగచ్చారఘువర్త్వాదిగాది మంద్రో దాసజుక్వాయుక్షరసం విశ్వో అగ్నిరాజీభక్తి దేవాన్ నభుస్రామింద్రం నరేజమానమగ్నిర్భిర్నమోభిరాకృణుధ్వం ఆయం విప్రాసో మతిభిర్గృణంతి జాతవేదసం జుక్వం సహారాం సంయస్మిన్ విశ్వాపసో నియజ్ఞుర్వాజేనా స్వాసప్తీ మందజే వైః అస్మే భూతీరింద్రవాతతమార్వాదీనా అగ్నాగ్రేణుష్వ అథాహ్యగ్నే వన్నా నిషద్యా సద్యో జ్ఞానో హవ్యో బభూథ తమందే దేవాసో అర్కేతమాజన్నథా వర్ధంత ప్రథమా సమూమాః స్వస్తినో దివో అగ్నే పృథివ్యా విశ్వాయద్ధేహి యజథాయదేవ సదేమహితవదస్మ ప్రకేతైరుష్యాన గురుభిర్దేవ సంశైః ఇమాగ్నే మతయస్తుభ్యం జాతా గోభిరస్వైరభిగ్రీణంతి రాధాః యదా దేవతో అనుభోగమానడ్వసో దధానో మతిభిస్తు జాత అగ్నిం మన్యే పితరమగ్నిమాభిమగ్నిం భ్రాతరం సదమిత్సఖాయం అగ్నేరనేకం బృహదస్స వర్యం దివి శుక్రం జతం సూర్యస్య సిద్ధాగ్నేధియో అస్మే సనుత్రీర్యంత్రాయ సేతమానిత్యాహూత ఋతావాసరోహితస్వపురక్షుర్జుభిరస్మాహభిర్వామస్తు జుభిర్హితం మిత్రమేవ ప్రయోగం రత్నమృత్విజమధ్వరస్య జారం బాహుభ్యామగ్నిమాయభోజనంత విక్షుహోతారమ్యసాదయంత స్వయం యజస్వ దివిదేవ దేవాన్ చింతే పాకృణవద ప్రచేతాః యథాయజ ఋతుభిర్దేవ దేవానేవాయజస్వ తన్వం సుజాత భవానో అగ్నే వితోత గోపా భవా వజస్కృతుతమో వయోధాః రాస్వాజనస్సుమహో హవ్యతా తింత్రాస్వోతనస్తన్వో అప్రాయుచ్ఛన్ ప్రకేతాగ్నిరారోదసీ వృషభోరోరవీతి ఇవ స్థిరంతాముపస్థే మహిళోపబద్ధ మోదగర్భో వృషభక్రగుద్మానశ్రేమా వత్సశిమీవారావీర్ స దేవతాద్యుద్యతాని గృణ్వాంశేషుక్షజేషు ప్రథమో జీగాతి ఆయోర్ధారం విత్రోరధాన్యధ్వరేధిరేశూరో అన్నాః అస్య పద్మన్నరు క్షీరస్వ బుద్ధ్యానౌ ధన్వో జుషంత ఉషవోషో హివసో అగ్రమే ఋతురం జమయోరభవో విభావా ృతాయ సప్తదే పదాని జనయన్ మిత్రం తన్వే స్వాయై భువశ్చక్షుర్మహృతస్య గోపా భువో వరో నాయ ఘృతాయ వేషి భువో అపాన్నపాజ్జాతవేదో భువో దూతో యస్య హవ్యం విజోషః భువో యజ్ఞస్య రజసస్య నేతాయత్రా నియద్భిస్త చ సే శివాభిః దివిమూర్ధానం లభితే స్వర్షాం జిహ్వామగ్నే చ కృషే హవ్యవాహం అస్య త్రితక్రతో నా ఇచ్చీతి పితురే వై పరస్ సృజస్య మాన పిత్రోరుపస్థేజామిబ్రూవాణ ఆయుధాని వేతి స్వపిత్ర్యాణ్యాయుధాని విద్వానింద్రే హృద ఆప్యో అభ్యయుధ్యత్ శ్రీర్ణం సప్తరస్మిన్ జఘన్వాన్ ద్వాష్టస్య చిన్నిస్సృజేరోగాః భూదేనింద్ర ఉదిలక్షం తమోజో వాభిరసత్వధర్మణ్యమానం ద్వాష్టస్య గోనామాచక్రాణస్త్రీణి శీర్షాపరావర్గ ఆపోహిష్టామాజో భువస్థాన భూర్జేతధాతన మహేరణాయచక్షసే యోగ శివద మోనసస్తస్య భాజయతేహనాః ఉషదీరివ మాతరా తస్మారంగమామ భోజస్య క్షయాయజిన్వాథ ఆవో జనజథా జనః సన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిశ్రవంతునః ఈశానావార్యాణీస్తర్షణీనా అపోజామి భేషజం వప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజ అగ్నిం చ విశ్వసంభువం ఆప ప్రణీత భేషజం వరోథం తన్వే ఏ మమ యోక్షసూర్యం దృశే ఇదమాపప్రవాహతయత్కించ దురితం మయి యద్వాహమభిద్రోహయద్వా శేప ఉదాహృతం ఆపో అద్యాన్వాచారిషం వసే నసమాగస్మహి వయస్వానగ్నాగాయితం మాసం శ్రేజమచ్చసా ససృషేస్తపసోదివానక్తం చ ససృషీ వరేణ్యక్రదోరహమాదేవీరవసే హుమే ఓజిత్సఖాయం సఖ్యావృత్యాంధిరః పురోచిరన్నమం జగన్వాన్ విదుర్నపాతమాదధీత భేదాధిక్షమి ప్రతరం దీధ్యానః నచే సఖా సఖ్యం వష్ట్యేతత్సలక్ష్మాయద్విషూ రూపా భవాది మహస్పుత్రాసో అసూరస్య వీరాదివో ధర్తారవర్భియా పరిఖ్యం ఉషందీఘాతే అమృతాసయేతదేకస్య జిత్యజ సంవత్యస్య నోమనసిధాయస్మే జన్యుపతిస్తన్వా అమావీవిశ్యాయత్పురా గృమాగద్ధ నూనమృతావదంతో అమృతం రమేమ గంధర్వో అప్సూర్యాచయోషాధా నోనాభిః పరమం జామితం నౌ గర్భేణ నౌ జనితా దంపాదీ గర్భేవస్తుష్టా సవితా విశ్వరూపః వీరస్య ప్రవీణం దేవ్రతా నివేదరాభస్య పృథివీ ఉతద్యౌః ఓ అస్య వేద ప్రథమస్యాన్నకయీంద్రదర్శకైః ప్రవోచత్ ప్రియన్నేత్రస్య వరుణస్య ధామ కదుబ్రవాహ నో వీచ్యాన్ యమస్య మాయమ్యా అంకామాగం సమానేయో నో సహసేయాయ తన్నం నిరిధ్యామి చిద్గృహే వరధ్యేవ చక్రా నతిష్టంతి న నిమీషంత్యేతేవానాం స్వస ఇహయేతరంతి అన్యేన మదాహనో యాహి పూజంతే న విగృహరధ్యేవ చక్రా రాత్రీభిరస్మాభిర్దసేత్సూర్యసచక్షుర్ముహురన్మీమీయాత్ ేషివ్యాసబంధూర్యమస్య విభ్రాదామి ఆఘాదా గచ్చానుత్తరాజుగామయృమి ఉపర్భర్భృహి విషభాయ బాహుమన్యమిచ్చస్వసుభేపతిం మత్ కిం భ్రాదా సద్యనాథం భవాదిస్వసాయన్ నిర్వేదం నిగచ్చాత్ కామా భూతా భక్వే ఏత తద్రవామి తన్వా మే తన్వా అంశం పీవృద్ధి నవాభూతే తన్వా తన్వా అంశం పవృచ్చాం పాపమాహుర్యస్వసారం నిగచ్చాత్ అన్యేన ప్రముదః కల్పయ స్వనదే భ్రాతా సుభగేవ హ్యేతత్ వతో వదాసియమనైవ దేవనో హృదయం చావిదామ అన్యా కిల త్వాం కక్షేవ యుక్తం వరిష్మ జాతేన పూజేవ వృక్షం అన్యమూరుత్వయం యన్యభుత్వాం వరిష్మ జాతేన పూజేవ వృక్షం తస్య వాత్వం మన ఇచ్ఛాస వాతమాధా గణష్ప సంవితం సుభద్రాం ృషావృష్టేదుహే దోహసా దివరాదీదేవరాభ్య విశ్వంసరేధమరు నోజసా ధియాసయజ్ఞయోజదు యజ్ఞయాంగ్రదూన్ రపగ్గం ధర్వీరప్యాజయోషనాదస్ నాదే పదీ పాతు మే మనాః జిష్టస్య మధ్యే అధిర్నిధాతు నో భ్రాతా నో జ్యేష్ట ప్రథమో వివోచతి సో జిన్ను భద్రాక్షుమధీయశస్వత్యుషావూవా సమనభే స్వర్వతి యదీ ముసంత ముసతామనుక్రతో మగ్నిం హోదారం విదథా యజీజానన్ అదత్యంద్రత్సం విధ్వం విచక్షణం విరాభరది విదస్యేనో అధ్వరే యదీవిశో వృణతే తస్మమార్యా అగ్నిం భోదారమధీరజాయత సదాశిరణ్వోజవాసే వపుష్య దేహోత్రాభిరగ్నే మనోరస్వధ్వరః విప్రస్య వాయచ్చ సమానముఖ్యాజం సవాపయాసి భూరిభిః వీరయ పితరాజారాభగమయక్షతి హర్యతో హృత్తయిష్యతి విభక్తిమన్నిస్వపశ్యతే మఖస్తభిష్యతే అసూరో వేపతే మతి యస్తే అగ్నే సుమతిం మత్వో అక్షసహసూనో అది సప్రసన్వే యషం దథా నో వరవానో అశ్వైరాసద్యుమాన్ భూటదిద్యూన్ యదగ్నజేషా సుమీతిర్భవాది దేవీ దేవేషు యజతా జయదత్ర నరత్రా జయద్విభజాదిస్వధామో భాగం నో అత్ర వసూమంతం వీతాత్ శృధీనో అగ్నే సదానే సదస్థే యుక్ష్వారసమమృతస్య ద్రవిత్నం ఆనో వహనోదాసీ దేవపుత్రే మాగిర్దేవానామ భూరిహస్యాః యావా రక్షామా ప్రథమేతేనాభిశ్రావే భవతః సత్యవాచా దేవోయన్మత్తాన్యజథాయ కృణ్వంసి దద్ధోదా ప్రత్యం స్వమసంజన్ దేవో దేవాన్ పరిభోర్హృదే నవహానో హవ్యం ప్రథమస్తి జిత్వాన్ ధూమకేతస్వమిధాభారీతో మంత్రో దానిత్యో వాచాయజీయాన్ స్వాహృద్దేవశ్రామృతం యదీ గోరతో జాతాసో ధారయంత పుర్వీ విశ్వే దేవాయజర్గర్ధృహేయజేనీ దివ్యం ఘృతం వా అర్చామి వాం వర్ధాయాపో ఘృతస్నోజ్యావా భూమే శృణుతం రోదసి మే అహాయద్యావోషు నీతిమజన్మధ్వానో అత్ర పితరాసిసీతాం కిం శ్రీం నో రాజా జగృహే కథస్రాజిం వ్రతం చ కృమాకో వివేద మిత్రశ్చిద్ధిష్మాజురానో దేవాన్ శ్లోకో నాతామభివాజో అస్తి దుర్మన్వత్రామృత నామ సరక్ష్మాయద్విషూరోపాభవాది యమస్యో మనవాదే సుమన్వద్వేదమృష్వభాష్య ప్రయుచ్ఛన్ యస్మిన్ దేవా విదసే మాతయంతే వివస్వతస్వదా మే ధారయంతే ధర్మాస్యాన్వరిజ్యోధని చాలతో అజస్రా యస్మిన్ దేవామన్వాని సంచలం జీచ్యేణమయమస్య విద్మా విమిత్రోరోత్రాదీతిరణాగాం సవితా దేవో వరుణాయ వోచత్ శ్రుధీరో అగ్నే సదనే సదస్తే యుక్ష్వామృతస్తద్రవిత్రం ఆనోవరోదసీ దేవపుత్రే మాగద్దేవానామపూరికస్యాజేవాం బ్రహ్మ భూర్యం నమోభిర్విశ్లోకాయేతు పథ్యేమ సూరే శృణ్వంత విశ్వే అమృతస్య పుత్రాయే ధామాని దివ్యాని తస్తుః ఏమేలీ భయత మానేయదైతం ప్రవాహం భరన్మానుషాదే భయంతా ఆసీదతం సో లోకం విదానే స్వాదస్తే భవతమిందవేన పంచపదాని రూపో అన్వరోహం చతుష్పదీమన్వే బిభ్రతేన అక్షరేణ ప్రతిమృతాభావతి సంపూనామి దేవేభ్య క్రమవృణీత వృత్యం ప్రజాయైకమృతం నావృణీత బృహస్పతిం యజ్ఞమాజన్మ దర్శిం ప్రియాంజమస్తంబాంబ్రారీరేషీత్ సప్తక్షరం దిశిదే మరుత్వా దే పిత్రే పుత్రా సోమప్యవీవతం మృతం ఉభేయదస్యోభయస్య రాజత ఉభేయ దేతే ఉభయస్య పుష్యతః ంసంతో మహీరో బభుభ్య పంథామనవస్వసానం వైవస్వతం సంగమానం జనానాం రాజానం రవిషాదువస్యమో రాసమో వివేదనైరారవ్యో జరపభర్తబాబు పూర్వే పితర పదేయురేణాజిజ్ఞానా స్వాహ మాదీ కవ్యైర్యమో అంగీరోర్బృహస్పతిర్వృక్వాధానృథివే దేవాన్ స్వాహాన్యే స్వధయాన్యే వదంతి ీరోభిర్భిస్ సంవిధారవిస్తావారం వేలారాజం కవిషా మాదయస్వ అంగీరోభిరాగే భర్యమా వై రూపైరిహ మాదయస్వ ఇవస్వంతంభువేల పిలాస్మిన్ష్యాషత్య అంగీరదో నితరో నవద్వాసర్వాణోభిగవస్వ్యాసాం సోమతో యజ్ఞామీ భద్రేదో మనసే పూర్వే పితర పదేజు ఉదయామదంతాయమస్వరూణం చ సంగచ్చస్వ పితృభిస్తం జమేనేష్టా పూర్తేన పరమేభ్యోవన్ హిత్వాయా భద్యం పునరస్తమేహి సంగచ్చస్వ తన్వా సువర్చా అవేదవీతమి చ సర్పదాతోస్మాయేతం పితరో లోకమక్రన్ అహోభిరద్భిరక్తభిర్వ్యాక్తం జమోదరదాత్యవసానమస్మై అలిద్రవసారమేలౌ స్వానౌ చతుర్భక్షౌ సభలౌ సాధునా పథా అథాభిరేంసు విదత్తాంగుబేహియమేనయే సధమాదం వదంతి యౌదే స్వానౌ యమరక్షితారౌ చతుర్భక్షౌ పాధిరక్షే విచక్షసౌ తాభ్యామేనం వరి దేహి రాజన్ స్వస్తిమీవేహిసృపాదం బలౌ యమస్ దూతౌ చ రోజనాస్మభ్యం దృశజే సూర్యాయ పునర్దాసు మధ్యేహ భద్రం యమాయోమాయూతాహవిః యజ్ఞో గచ్చత్యగ్నిదూతోహరం కృతః యమాయ ఘృతవద్ధవిర్ధోద ప్రచతిష్ఠత స నో దేవేష్వాయ మద్దీర్ఘమాయ ప్రజీవసే యమాయ మధుమత్తమం రాజ్ఞే హవ్యం జోదన ఇదన్న మరిభ్య పూర్వదేభ్య పూర్వేభ్య పచిగృద్భ్యః త్రిగద్రుగే పదదిగర్వీరే కవిద్రుగద్ త్రిష్టుగ్గాయత్రీ అందర్భాతాయ మహాహీత ీరతామవరముత్పరా సమున్మధ్యమా పితర సోమ్యాసౌందీరకారేవందరోహవేషు ఇదం పితృభ్యో నమో అస్మద్దే పూర్వా సోజముపరాసయీయు ఏవాక్షిషత్వా నూనం సోమృజనాసు భిక్షు విదత్రాంగవిచ్చిరపాదంత విక్రమానం చ విష్ణో బ్రీహదోజే సుధయా సుదస్య భజంత విత్తస్త ఇహాగామిష్టా బ్రీహదమిదరభూజ్యార్వాజిమావో భవ్యాచర్మాజుషధ్వం తాగతావసాసంగ్రామేనాధాన సంయోరపోదధాత ఉపాహూతా పితర సోమ్యాసో బలిభిష్ేషు నిధిషు ప్రియేషు తాగమంతు ఇహస్రోభంతి బ్రువంతు స్వాన్ ఆచార్యాలో దక్షిణతో నిరద్యేమం యజ్ఞమీ గవిశ్వే ఆయుక్తవితరేణ చిన్మాయద్వాగ పురుషతాగరామ ఆదీనాసో అరుణీనాయ ఉదేభ్య పితరస్తవస్వ ప్రయచ్చతయోర్జం దాత ఏన పూర్వే పితర సోమ్యాసో నోహిరే సోమీ సంవసిష్టాభిర్యమస్రం రణో హవీం శుషం సద్భి ప్రతికామస్తు ేహమానాహోస్తోమదృష్టాసో అర్థై ఆయుర్వాం సద్యై కర్యై పితృభిర్గర్భ సద్భిరతో హిష్పా ఇంద్రేణ దేవై సరసం సహస్రం దేవందై పరై పూర్వై పితృభిర్గర్మ సద్భి అగ్నిష్పా పితరేహ గచ్చత సరస్వరస్వరూ ప్రణీత అత్రహవీం విప్రజాని పరిశిష్యసారయం సర్వీరం దాతన త్వమగ్నీతో జాత వేదో వాఢవ్యాని సులభీని కృత్వీ పితృభ్య స్వతయాతే అక్షన్నధ్యత్వం దేవ ప్రయదాహవీంషి విద్మయాంగోజన ప్ర విద్మా కంవేదేదస్వసాభిర్యజ్ఞం సుకేతం జుషస్వ ఏ అగ్నిదగ్ధా ఏ అనగ్నిదగ్ధా మధ్యే దివస్వతయా మాదయంతే ేభిస్వరాళసూనీతి మేధాసంతన్నం కల్పయస్వ మైనామగ్నేమిదోమాభిశోచోపాశ్రం శిక్షిపోపాశరీరం యథాశ్రుతం ప్రణవో జాతేదోే మేనం రహీరుదాభ్యా శ్రుతం జరాకరసి జాతేదోే మేఘం పరీదత్తాద్భ్యా యదా గచ్చాత్యసూనీతి మేతామసా దేవానాం వశనిర్భవాది సూర్యం చక్షుర్గచ్చతు వాతమాత్మాద్యాం చ గచ్చ పృథివీం చ ధర్మణా అమోవా గచ్చ యది తత్ర దేహి నమోషాధీన ప్రతిష్టా శరీరై అజో భాగస్తవ సాతం దావస్వతం దే సోతిస్తావతం దే అద్భి శివాస్తన్వో జాతవేదస్తాభిర్వహీనం సుకృతావలోకం అవాజపునరక్తే మిత్రజ్వాజస్తాభూతశ్చరాజిస్వదాభిః ఆజుర్వసారవుపవేదసేదస్వంగచ్చదాం తన్వాజాదవేదః ేష్ణర్హరసాదర్వేణానోదిగ్విధక్షన్ పర్యంకయాదేదమసం మా విజిహ్వర ప్రియో దేవానాముత సోమ్యానాయశ్చ వసో దేవస్తస్మిన్ దేవామృతమాదయంతే ద్రవ్యాదమద్భ్యం రహీణోమి దూరం జమరాజ్యో గచ్చతురి ప్రవాహ ఇహైవాజాతేదేభ్యో హజం వహదు ప్రజానన్యోగ్నిక్రమ్యాత్రిమంబాతేం సకర్మమిన్వాత్పరమే యో అగ్నిక్రమ్యవాహన పితృక్షృధా ేదోభ్యాేభ్యేభ్యుసందీమీమహి ఉసన్నో సదావే సమదహస్తమునిర్వాహమిద్రోహదుపాకదూర్వాకస శీతికేశీతికాపతిహ్లాజీకేహ్లాజీకాపతి మండోగ్యా ఆదులంగమజిమం స్వా అగ్నిం హర్షయ పరుష్టాదుహిత్రే వాగదంగ్రే నోదీలీలం విస్తంభుకారం సమేతి యమస్య మాతామహోరాజావివస్వదోనాథ అపాగోహన్నమృతామర్తేభ్యకృత్వీ సమరం నామదుర్వివస్వతే ఉదాశ్వినామభరద్యద్దదాశీలదాదిద్వామీసరణ్యో ఊఢాద్వేదశ్చావయవిద్వానష్టపశుర్భువానస్య గోపాః సత్వైతేభ్య పరీతత్పితృభ్యోగ్నిర్దేవేభ్యస్వివిదత్రేభ్య ఆయుర్విశ్వయపరీపాసలిపాసే పురస్తాదే సుకృతోయత్రేయస్తాదేవస్సాదు పూషేమాసాను వేద సర్వాసో అస్మాన్ అభయతమేన సర్వీరో ప్రయుచ్చన్ పురజే ప్రజానన్ ప్రభాసే ప్రధామజనిష్టభూషా ప్రభాసే దివ ప్రభాసే పృథివ్యా ఉభే అభిప్రియత మే దే ఆశపరాజరది ప్రధానన్ సరస్వతీ దేవయంతోహమందే సరస్వతీ మధ్వరే తాజమానే సరస్వతీ సుకృతో అక్వయంత సరస్వతీ దాసుషే వాజ్యం దాత్ సరస్వతీయ సరసం స్వతాభిర్దేవి పితృభిర్మదంతి ఆసద్యాస్మిన్ పరిహిణే మాదయస్వానమేవాయుధాధేహ్యస్మే సరస్వతీవ్యాం పితరోహం వేలక్షిణా యజ్ఞమభిరక్షమానాః సహస్రార్ఘభిరో అత్ర భాగం రాజస్పోషం యజమానేషు దేహి ఆపో అస్మాన్ మాతరస్వంధయంతు ఘతేన నో ఘతత్వః పునంతు ఏ స్వంగే ప్రం ప్రవహంతి దేవీ రుదిరాభ్యస్తు చిరా భూతయేమి రత్సస్త స్కంద ప్రథమాం అనుజ్యో నిమంజయో నిమనుజశ్చ పూర్వా సంయోనిమను సంచరంతం రత్సం జుహోమ్యను సప్తహోత్రా యస్తే ద్రస్తస్కందే అంసర్బాహుచ్యూతోధిగణాయ ఉపస్థాత్ అధ్వర్యోర్వాయ పరిత్రాత్తం దేహోమనసాపషకృతం యస్తే ద్రస్తస్కన్నో యస్తే అంసురవశ్చయ పరసృజ అయం దేవో బృహస్పతి సంతం సింజదురాధసే పయస్వతీరోషధయ పయస్వం నామకం వచాః అపాం పయస్వతి త్వరస్తేన మా సహసంధత పరం మృత్యో అనుపరే హి పంథాం యస్తే స్వైతరో దేవజానాత్ చక్షుష్మతే శృణ్వతే తే బ్రవీ విమాన ప్రజాం వీరిషోబోధ వీరాయ మృత్యో పదం యోపయం తోయతైరద్రాఘీయాయ ప్రతరం దధానా ఆప్యాయమానా ప్రజయాధనేన శుద్ధా భూతా భవత యజ్ఞియాసః ఇమే దేవా విమృతై రావ వృత్రన్నభూత్ భద్రా దేవభూతర్ణో అద్య ప్రాంచో అగామృతదేహసా యద్రాఘీయాయ ప్రతరం దధానా ఇమం దేవేభ్య పరిజిందామివైరాన్ను గాదపరో అర్థమేతం శరం జీవంతు శరద పురోచీరందర్మృత్యుం దదాం పర్వతేన యథాహాన్యన పూర్వం భవం దివస ఋతవ ఋతభిర్యంతి సాధు తథాన పూర్వమపరోజాత్యేవాధాతరాయూం వికల్పయైషాం ఆరోహతాయుర్జన సంవృణానాన పూర్వం యతమానాయ తిష్ట ఇహత్వష్టా సుజనీ వా సజోషా దీర్ఘమాయః కరతి జీవసేవః ఇమానారీరవిధవా సుమత్రీరాంజనేన సర్పిషా సంవీసంతు అనశ్రవోనైవా సురత్రాహారోహన సుజన యోజో నిమగ్రే ఉదీష్మనాయమిజీవలోకం గదాదు మేతముపశేషయేహి హస్తగ్రాభస్య దీషోస్తమేదం వజ్రర్జరేక్తమభిసంబభూత ధనుర్హస్తాదాదధారో మృతశ్చాస్మే క్షత్రాయ వచ్చేపలాయ అత్రైవ త్వమివ వయం సువీరా విశ్వాస్పృథో అభివాతీర్దేవ ఉపసర్పమాతరం భూమి వేదామోరోగ్య సంపృథివీం సుసేవా పూర్ణం వ్రతాయ వజర్దక్షిణామదేరాపస్థాత్ ఉచ్ఛందస్వ పృథివీమాని బాధతా సూపాయనాస్మై భవసూపవంచనా మాతాపుత్రం యథాశిచాభ్యేనం భూమపూర్ణిః ఉచ్ఛందమానా పృథివీ సుతిష్ఠదు సహస్రం మితౌ బహిష్యంతాం తే ఘ్రాతో ఘృతస్థితో భవంతు విశ్వాహాస్మై శరణాః సంవత్స ఉత్తేస్తభ్యామి పృథివీం త్వత్పరీమం లోకం నిగతన్వో అహం రీషం వేదాం సూనాం పితరో ధారయం దుతేత్రాయమస్సాదనా దేవినోతు ప్రతీమాపర్ణ వివాదో ప్రతీంద్రగ్రభావాదమస్వరా భద్రం నాపి వాతమనా ేవదీరోమాస్మేధారయతం రజం పునరేణా నివర్తయ పునరేణాన్యాకూరు ఇంద్రేణాని యచ్చగ్నిరేనాపాజయతు పునరేతా నివర్తం తామస్మిన్ పుష్యం దుకోపాతౌ ఇహైవాగ్నే నిధారయేహ తిష్ఠ దుజారయిః జ్ఞానం సంజ్ఞానం యత్పరాజానం ఆవర్తనం వివర్తనం యోగోపావితం భూవే జగుదారజ్ఞానం జగుదారత్పరాజానం ఆవర్తనం వివర్తనమపి గోపానివర్తతాం ఆనివర్త నివర్తయ పునర్న ఇంద్రగాధేహి జీవాభిర్భునజామహై పరీవో విశ్వతో దధ ఊర్జాఘృతేన పయసా తే దేవాజ్ఞయాస్తే దయ్యాం ద్వేదంతునః ఆనివర్తనవర్తయ నినివర్తనవర్తయ భూమ్యాశ్చతస్ర ప్రతిశస్తాభ్యాయేనానివర్తయ భద్రం నో అభివాదయ మనః అగ్నిమేనే భుజాంగమిష్టం సాధామిత్రం దుర్ధరీతుం యస్తదన్మన్ స్వా అరేణే స పర్యంతి మాతురుధాః బాధాగృపణీనం బాధాకేతుం వర్ధయంతి శ్రేణీదన్ హర్యో విషాంగాతురే ప్రయదారద్విగో అంతాన్ కవిరభ్రంధీధ్యాన జుషద్ధవ్యామానుషస్యోర్ధస్తస్థావృద్వా యజ్ఞే మిన్వన్ సద్మపురయేది సహిక్షేమో హరియజ్ఞసృష్టిదశ్చ గాతురేతి అగ్నిం దేవావాసీమంతం యజ్ఞాసాహందుపాయిషేగ్నిం పూర్వస్య సేవస్య అద్రే సూనుమాయుమాహుః నరో యేకే చాస్మదా విశ్వేత్తే భామాస్యుః అగ్నిం భవిషా బద్ధంతః కృష్ణశ్వేతో ఋషో యావో అస్య భ్రద్రరిద్రబుధసో నో యశస్వాన్ హిరణ్యరూపంజనీరాజరాజే అగ్నే విమతో మనీషామూర్జో నపాదమృతేభిస్తోషా గిరావక్షస్సు మదీయానైరమూర్జం సుక్షితిం విశ్వమాభాః ఆగ్నిన్నస్వృక్తిభిర్హోతారం ద్వావృణీమహే యజ్ఞాయస్తీర్ణ బలిహిడే విగోమదే శీలం వాకసోజిషం వివక్షసే స్వాభే స్వాభువస్వంభంజస్వరాధసః వేది త్వామోపసేతనీ విగోమధరిజీతిలగ్నాహోదర్వివక్షసే త్వే ధర్మాన ఆసతే జుగోభిః సింజతీరివ కృష్ణారూపాణ్యర్జునా విభోమదేవి స్వాధిశ్రియోధిషే వివక్షసే తమగ్నేమన్యాచేషయం సహసావన్నమర్త్య తమానో వాజసాతయే విభోమదే యజ్ఞేషు చిత్రమాభరా వివక్షసే అగ్నిర్జాతో అథర్వణా విదస్విస్వాని కావ్యాః భువద్ధూతవివస్వతో విభోమదే ప్రియోయమశ్లకాం నో వివక్షసే త్వాం యజ్ఞేష్వీరతేజ్ఞే ప్రయత్యధ్వరే అంబసో నికాం న్యా విభోమదే విశ్వాదధాసి ధాసుషే వివక్షసే త్వాం యజ్ఞేష్వృత్విజం దారుమగ్నేషేధిరే ఘృతప్రాదీకం మనోషో విభోమదే శుక్రం చేతిష్టమక్షభిర్వివక్షసే అగ్నే శుక్రేణ సోదిషోరుప్రాథయసే బృహత్ అభిక్రందం విషాయసే విభోమదే గర్భం దాసి యామిషు వివక్షసే కుభశ్రుతయింద్ర కస్మిన్ నద్యజనే మిత్రో న శ్రూయసే ఋషీణాం వాయక్షయే వాచక్రేషే యుగా ఇహశ్రుతయింద్రో అస్మే అద్యస్తమే వజ్రిషీషమః మిత్రో నయోజనేష్వాయసశ్చక్రే అసామ్యా మహోయస్పతిశ్రమసో అసామ్యా మహో నృమ్నశ్చ దూదుభిః భర్తా వజ్రస్య దృష్టో పితా పుత్రమేవ ప్రియమ్ స్వాదస్ దేవో దేవస్ వజ్రివ ిద్వాద్రాత్మనావహ్యై నయోర్దేవోరమత్యోయర్విదాయర్మం దోషరాంగృహం ఆజగ్మతః పరాగాద్దివశ్చగ్మస్తమత్యం ఆనాయింద్రవక్షసే స్వాగం బ్రహ్మోద్యతం యాజామహే వస్తుష్టం యద్ధన్నమారుషం అకర్మాదస్యోదభియోః అమంతులన్యం వ్రతోహారుషః తందస్యామిత్రహన్వధగ్దాసస్య దంభయ రన్నాయింద్రసూరసూరైరుదత్నోదాసో గృహణాః రుద్రాదేవి పూర్తయోనవం దక్షోణయోయసాత్రహత్యే చోదయోన్వేంకార్పాణే సూరవద్రివ గుహాయదీకవీనాం విశాం నక్షత్రసవసాం మక్షూదార ఇంద్రదారాప్నసాక్షరే సూరవద్రివ యద్ధసృష్టస్య దంభయో జాతం విశ్వం శరావధిః మా బుద్ధ్యరీంద్రసూరరశ్మీరస్మే భూవన్నభిష్టయః వయం వయం దాసాం సుమ్నే శ్యామవద్రివః అస్మే రాత ఇంద్రసంతు సత్యాయం సంతీరుపస్పృశాః విద్యామయా సాంభుయో ధేనూనాన్నవజ్రివః య నవజీవద్ధాస్తేభిర్వేద్యాష్టం పరిప్రదక్షిణిశ్వాయ వేదిశ్రదేందోదోబ్రహ్మాణీరంగావసానవసృష్టన్ ఉదత్రాయస్వరాజో రేపతస్కృతీన యజామహేంద్రం వజ్రదక్షిణం హరీరాధూమోదాభిర్దయమానో విరాధసా హరేన్వశయామరే విదేవస్మింద్రో మఘైర్మఘవాభూవత్ ర్వాజర్భుక్షా పచ్యతే సమో భక్ష్మో విలాసస్య రామచిత్ యదాధారసంహరీయమస్యోపి సూరిధీ ఆతిష్టతి మఘభాసనశ్రుత ఇంద్రో వాజస్య దీర్ఘశ్రవసస్పతి సోచిన్న వృత్తిర్యోచ్చాశ్రూ నిహరీతాభిప్రష్ణుతే అవేది సుక్షయం సుతే మధూదిద్ధూ నో దివాదో యథావనం యో వాచామి వాచో వృద్ధవాజ పురో సహస్రాశీ వాగ్రహాన తత్తదిరస్య పౌంసం గృణేమసి విదేమజస్తవీభీం వాృధే సవాహ సోమం దయంద్రవిమదాజీరన్నపూర్వ్యం పురుతమం సుదానమే విద్మాజ్యస్య భోజనమినస్య యదాసన్న గోపాకరామహే మాయన్నయేనాసక్త్యాభియోషస్తవజేంద్రవిమదస్య చ విషేహే విద్మాహితే ప్రమాదిం దేవతా విమదస్తే సంతు సఖ్యా శివాని ఓ